నమః హరిః గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద శృణ్వన్నోదిభిస్వీదసాదనం ఓం గణానాం త్వా గణపతిం గణపతిగుం హవామహే గణపతిమితి గణపతిం హవామహే కవిం కవిం కవీనాం కవీనాముపమశ్రవస్తమం ఉపమశ్రవస్తమమిత్యుపమశ్రవః తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం జ్యేష్ఠరాజమితి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణః బ్రహ్మణస్పతే పత ఆనః శృణ్వన్ శృణ్వన్నోతిభిః ఓతిభిస్సీద ఓతిభిర్జ్యోతిభిః సీదసాదనం సాదనమిది సాదనం ఓం కృష్ణయజుర్వేదే ప్రథమకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ ఓం ఊర్జే త్వా వాయవస్థ స్థోపాయవ ఉపాయవస్థ ఉపాయవైత్యుప ఆయవ స్థదేవ దేవోవ వత్సవిత సవిత ప్రాప్పయతు అర్పయతు శ్రేష్టతమాయ శ్రేష్టతమాయ కర్మణే శ్రేష్టతమాయేతి శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వం గాయధ్వమగ్నియా అగ్నియా దేవభాగం దేవభాగమూర్జస్వతీ దేవభాగమితి దేవభాగం ఊర్జస్వతీ పయస్వతీ పయస్వతీ ప్రజాపతీ ప్రజాపతీరణమీవా ప్రజాపతీరి ప్రజాపతీ రణమీవా అయక్ష్మా అయక్ష్మా మా మావః స్తేన స్తేన ఈషత ఈషతమా మాఘశకంస అఘశకంసో రుద్రస్ అఘశకంస ఇత్యఘశకంస రుద్రస్ హేతి హేతిస్పరి పరివ వో వృణక్తో వృణక్త ధ్రువా ధ్రువా అస్మిన్ అస్మిన్ గోపతౌ గోపతౌ స్యాత గోపతావితి గోపతౌ స్యాత బహ్వీ బహ్వీర్యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ పాహి పాహీతి పాహి యజ్ఞస్య ఘోషత్ ఘోషదసి అసి ప్రత్యుష్టం ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టమిది ప్రతి ఉష్టం రక్ష ప్రత్యుష్టా ప్రత్యుష్టా అరాతయ ప్రత్యుష్టా ఇది ప్రతి ఉష్టా అరాతయ ప్రేయం ఇయమగాత్ అగాద్ధిషణా ధిషణా బరిహిః బరిహిరచ్చ అచ్చమదనా మనునా కృతా కృతా సధయా సధయా వితష్టా సధయేతి సధయా వితష్టాతే వితష్టేతి వితష్టా త ఆవహంతి వహంతి కవయః కవయః పురస్తాత్ పురస్తాత్ దేవేభ్యః దేవేభ్యో జుష్టం జుష్టమిహ ఇహ బరిహిః బరిహిరాసదే ఆసదే దేవానాం ఆసద ఇత్యాసదే దేవానాం పరిశూతం పరిశూతమసి పరిశూతమిది పరిశూతం అసి వరుషవృద్ధం వరుషవృద్ధమసి వరుషవృద్ధమితి వరుషవృద్ధం అసి దేవపరిహిః దేవపరిహిర్మా దేవపరిహిరితి దేవపరిహిః మా త్వా త్వాన్వక్ అన్వం మా మా తిర్యక్ తిర్యక్ పర్వ పర్వతే తేరాధ్యాసం రాధ్యాసమాచ్ఛేత్త ఆచ్ఛేత్తే ఆచ్ఛేత్తేత్యాచ్ఛేత్త తే మా రిషం రిషం దేవబలిః దేవబలిః శతవలుషం దేవరిహిరితి దేవరి శతవలశంవి శతవలశమితి శతవలశం విరోహ రోహ సహస్రవలషా సహస్రవలషావి సహస్రవలషా ఇది సహస్రవలషా విభయం వయగం రుహేమ రుహేమ పృథివ్యా పృథివ్యా సంపృజ సంపృజ పాహి సంపృజ ఇది సంపృజ పాహి సుసంభృతా సుసంభృతా సుసంభృతేతి సుసంభృతా వాసం సంభరామి భరామ్యదిత్యై అదిత్యైరాస్నా రాస్నాసి అసీంద్రాణ్యై ఇంద్రాణ్యై సన్నహనం సన్నహనం పూషా సన్నహనమిది సన్నహనం పూషా తే గ్రంథిం గ్రంథిం గ్రథ్నాతు గ్రథ్నాతు సహ సతే తే మాస్థాత్ ఆస్థాత్ సాదింద్రస్య ఇంద్రస్య బాహుభ్యాం బాహుభ్యాముత్ బాహుభ్యామిది బాహోభ్యాం ఉద్యచ్చే యచ్చే బృహస్పతే బృహస్పతేర్మూర్ధా మూర్ధ్నా హరామి హరామ్యురు ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్విహి ఇహి దేవంగమం దేవంగమమసి దేవంగమమిది దేవం గమం అసీత్యసి శుంధ్వం దైవ్యాయ దైవ్యాయ కర్మణే కర్మణే దేవయజ్జాయై దేవయజ్జాయై మాతరిష్వనః దేవయజ్జాయాతి దేవయజ్జాయై మాతరిష్వనో ఘర్మః ఘర్మోసి అసిద్యోః ద్యౌరసి అసి పృథివీ పృథివ్యసి అసి విశ్వధాయాః విశ్వధాయా అసి విశ్వధాయా ఇది విశ్వధాయాః అసి పరమేణ పరమేణ ధామ్నా ధామ్నా దృగుంహస్వ దృగుంహస్వమా మాహ్వాహ హ్వార్వసూనాం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి శతధారం శతధారం వసూనాం శతధారమితి శతధారం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి సహస్రధారం సహస్రధారగం హుత సహస్రధారమితి సహస్రధారం హుత స్తోక స్తోకో హుత హుతోద్రప్స ద్రప్సోగ్నే అగ్నే బృహతే బృహతే నాకాయ నాకాయ స్వాహా స్వాహాద్యా వా పృథివీభ్యా వా పృథివీభ్యాగుంసా ద్యా వా పృథివీభ్యామిది ద్యా వా పృథివీభ్యా సా విశ్వాయు విశ్వాయు సా విశ్వాయురితి విశ్వ ఆయు సా విశ్వవ్యచా విశ్వవ్యచా విశ్వవ్యచా ఇది విశ్వవ్యచా సా విశ్వకర్మా విశ్వకర్మా సం విశ్వకర్మేతి విశ్వకర్మా సంపృచ్యధ్వం పృచ్యధ్వమృతావరీ ఋతావరీరూర్మిణీ ఋతావరీరిత్యుతవరీ ఊర్మిణీర్మధుమత్తమా మధుమత్తమా మంద్రా మధుమత్తమా ఇది మధుమత్తమా మంద్రాధనస్య ధనస్య సాతయే సాతయే సోమేన సోమేన ఆతలక్ష్మి తలక్ష్మీంద్రాయ ఇంద్రాయ దధి దధి విష్ణో విష్ణో హవ్యం విష్ణో ఇది విష్ణో హవ్యగం రక్షస్వ రక్షస్వేతి రక్షస్వ కర్మణే వాం వాం దేవేభ్య శకేయం శకేయం వేషాయ వేషాయ త్వా ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్ష ప్రత్యుష్టమిది ప్రతిష్టం రక్ష ప్రత్యుష్టా ప్రత్యుష్టా అరాతయ ప్రత్యుష్టా ఇది ప్రతిష్టా అరాతయో ధూ ధూరసి అసి ధూర్వ ధూర్వధూర్వంతం ధూర్వంతం ధూర్వ ధూర్వతం సంయోస్మాన్ అస్మాన్ ధూర్వతి ధూర్వతి తమ్ తంధూర్వ ధూర్వయం యం వయం వయం ధూర్వామ ధూర్వామస్వం త్వం దేవానాం దేవానామసి అసి సస్మితమం సస్మితమం వప్రితమం సస్మితమమితి సస్మీకమం పప్రితమంజుష్టతమం పప్రితమమితి పప్రీతమం జుష్టతమం వన్హితమం జుష్టతమమితి జుష్టాతమం వన్హితమం దేవహూతమం వన్హితమమితి వన్హీతమం దేవహూతమమహృతం దేవహూతమమితి దేవహూతమం అహృతమసి అసి హవిర్ధానం హవిర్ధానం త్రిగుంహస్ హవిర్ధానమితి హవి ధానం త్రిగుంహస్వమా మాహ్వాహ స్వామిత్రస్య మిత్రస్య త్వాచక్షుషా చక్షుషా ప్ర ప్రేక్షే ఈక్షేమా మా భే ధేర్మా మా సం సంవిత్థాః విత్థామా మా త్వా త్వా హిగుంసిషం హిగుంసిషమురు ఉరువాతాయ వాతాయ దేవస్య దేవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేశ్వినోః ప్రసవ ఇది ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పోష్ణః బాహుభ్యామిది బాహోభ్యాం పోష్ణహస్తాభ్యాం హస్తాభ్యామగ్నే అగ్నే దుష్టం దుష్టన్నిః నిర్వపామి ఉపామ్యగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యామిదం అగ్నిశోమాభ్యామిత్యగ్ని సోమాభ్యాం ఇదం దేవానాం దేవానామిదం ఇదమో పునః నః సహ స్థాత్యై స్థాత్యై త్వాన నారాత్యై రాత్రి సువః సువరభి అభివి విక్షేషం శేషం వైశ్వానరం వైశ్వానరం జ్యోతిః జ్యోతిర్దృగుంహంతాం దృగుంహంతాం దుర్యా దుర్యాద్యావాపృథివ్యోరు ద్యావాపృథివ్యోరిద్యావాపృథివ్యో పూర్వంతరిక్షం అంతరిక్షమను అన్విహి ఇహ్యరిత్యాస్వా ఉపస్థే ఉపస్థే సాధయామి ఉపస్థైత్యుపాస్థే సాధయామ్యగ్నే అగ్నే హవ్యం హవ్యకం రక్షస్వ రక్షస్వేతి రక్షస్వ దేవో వః సవిత సవితోత్ ఉత్పునాతో పునాత్వచ్ఛిద్రేణ అచ్ఛిద్రేణ పవిత్రేణ పవిత్రేణ వసోః వసో సూర్యస్య సూర్యస్య రశ్మిభిః రశ్మిభిరాపః రశ్మిభిరితి రశ్మీభిః ఆపో దేవీః దేవీరగ్రేపువః అగ్రేపువో అగ్రేపువః అగ్రేపువ ఇత్యగ్రేపువః అగ్రేపువోగ్రే అగ్రేపువ ఇత్యగ్రేపువః అగ్ర ఇమం ఇమయ్యజ్ఞం యజ్ఞం నయత నయతాగ్రే అగ్రే యజ్ఞపతిం యజ్ఞపతిం ధత్త యజ్ఞపతిమితి యజ్ఞపతిం ధత్త యుష్మాన్ యుష్మానింద్ర ఇంద్రో వృణీత అవృణీత వృత్రతూర్యే వృత్రతూర్యే యూయం వృత్రతూర్యేతి వృత్రతూర్యే యూయమింద్రం ఇంద్రమవృణీధ్వం అవృణీధ్వం వృత్రతూర్యే వృత్రతూర్యే ప్రోక్షితాః వృత్రతూర్యేతి వృత్రతూర్యే ప్రోక్షితాస్థ ప్రోక్షితా ఇది ప్రోక్షితాః స్థాగ్నయే అగ్నయే వః గోజుష్ట్రం జుష్టం ప్ర ప్రోక్షామి ఉక్షామ్యగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యాగం శుంధధ్వం అగ్నిశోమాభ్యామిత్యగ్ని సోమాభ్యాం శుంధధ్వం దైవ్యాయ దైవ్యాయ కర్మణే కర్మణే దేవయజ్యాయై దేవయజ్యాయా అవధూతం దేవయజ్యాయా ఇది దేవయజ్యాయై అవధూతకం రక్ష అవధూతమిత్యవధూతం రక్షోవధూతాః అవధూతా అరాతయః అవధూతా ఇత్యవధూతాః అరాతయోదిత్యాః అదిత్యాస్త్వగ త్వగసి అసి ప్రతి ప్రతిత్వా పృథివీ పృథివీ వేత్తో వేత్వధిశవణం అధిశవణమసి అధిశవణమిత్యధిశవనం అసి వానస్పత్యం వానస్పత్యం ప్రతి ప్రతిత్వా స్వాదిత్యాః అదిత్యాస్వత్వేత్తు వేత్వగ్నే అగ్నేస్తనో తనోరసి అసి వాచ వాచో విసర్జనం విసర్జనం దేవవీతయే విసర్జనమితి విసర్జనం దేవవీతయే త్వా దేవవీతయ ఇతి దేవవీతయే త్వా గృహామి గృహామ్యద్రిహి అద్రిరసి అసి వానస్పత్యః వానస్పత్యస్సః స ఇదం ఇదం దేవేభ్యః దేవేభ్యో హవ్యం హవ్యమం సుషమి సుషమి శమిష్ సుషమీతి సూషమి శమిష్వేషం ఇషమా ఆవద వదోర్జం ఊర్జమా ఆవద వదద్యుమత్ ద్యుమద్వదత ద్యుమదితి ద్యోమత్ వదత వయమ్ వయగం సంఘాతం సంఘాతం జేష్మ సంఘాతమితి సంఘాతం జేష్మ వర్షవృద్ధం వర్షవృద్ధమసి వర్షవృద్ధమితి వర్షవృద్ధం అసి ప్రతి ప్రతిత్వా త్వా వర్షవృద్ధం వర్షవృద్ధం వేత్తు వర్షవృద్ధమితి వర్షవృద్ధం వేత్తు పరాపూతం పరాపూతకం రక్ష పరాపూతమితి పరాపూతం రక్ష పరాపూతా పరాపూతా అరాతయ పరాపూతా ఇది పరాపూతా అరాతయో రక్షసాం రక్షసాం భాగ భాగోసి అసి వాయు వాయుర్వహ వోవి వివినక్తు వినక్తు దేవ దేవోవహ వత్సవిత సవిత హిరణ్యపాణి హిరణ్యపాణి ప్రతి హిరణ్యపాణిరితి హిరణ్యపాణి ప్రతిగృహాతు గృహాద్విది గృహాతు అవధూతకం రక్ష అవధూతమిత్యవధూతం రక్షోవధూతా అవధూతా అరాతయ అవధూతా ఇత్యవధూతా అరాతయోదిత్యా అదిత్యాస్త్వగ త్వగసి అసి ప్రతి ప్రతి త్వా పృథివీ పృథివీ వేత్తు వేత్తు దివ దివస్కంభని స్కంభనిరసి అసి ప్రతి ప్రతి త్వాదిత్యా అదిత్యాస్త్వగ త్వగ్వేత్తు వేత్తు ధిషణా ధిషణాసి అసి పర్వత్యా పర్వత్యా ప్రతి ప్రతి దివ దివస్కంభని స్కంభనిర్వేత్తు వేత్తుషణా ధిషణాసి అసి పార్వతేయీ పార్వతేయీ ప్రతి ప్రతి పర్వతి పర్వతిర్వేత్తు వేత్తు దేవస్య దేవస్య సవితు సవితు ప్రసవే ప్రసవేశ్వినో ప్రసవైతి ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పోష్ణ బాహుభ్యామితి బాహోభ్యాం పోష్ణాహస్తాభ్యాం హస్తాభ్యామధి అధి వపామి వపామి ధాన్యం ధాన్యమసి అసి ధినుహి ధినుహి దేవాన్ దేవాన్ ప్రాణాయ ప్రాణాయ స్వా ప్రాణాయేతి ప్రాణాయ స్వాపానాయ అపానాయ త్వా అపానాయేత్యప అనాయ ద్యానాయ ద్యానాయ ద్యానాయేతి అనాయ స్వాదీర్ఘా దీర్ఘామనో అను ప్రసితి ప్రసితిమాయుషే ప్రసితిమిది ప్రసితి ఆయుషేధా ధాం దేవ దేవోవహ వత్సవిత సవిత హిరణ్యపాణి హిరణ్యపాణి ప్రతి హిరణ్యపాణిమితి హిరణ్యపాణి ప్రతిగృహాతు గృహాత్తి గృహాతు ధృష్టిరసి అసి బ్రహ్మ బ్రహ్మయచ్చ యచ్చాప అపాగ్నే అగ్నేగ్నిమ్ అగ్నిమామాదం ఆమాదం జహి ఆమాదమిత్యామాదం జహిని నిష్క్రవ్యాదం క్రవ్యాదకం సేధ క్రవ్యాదమిరి క్రవ్యాదం సేధా ఆదేవయజం దేవయజం వహ దేవయజమితి దేవయజం వహ నిర్దగ్ధం నిర్దగ్ధకం రక్ష నిర్దగ్ధమితి నిదగ్ధం రక్షో నిర్దగ్ధా నిర్దగ్ధా అరాతయ నిర్దగ్ధా ఇతి నిదగ్ధా అరాతయో ధ్రువం ధ్రువమసి అసి పృథివీం పృథివీం దృగుంహ దృగుంహాయు ఆయుర్దృగుంహ దృగుంహ ప్రజా ప్రజాన్ రగంహ ప్రజామితి ప్రాజాన్ రగంహ ప్రజాతాన్ ప్రజాతానస్మై ప్రజాతానికి సా జాతాన్ అస్మై యజమానాయ యజమానాయ పరి పర్యోహ ఓహ ధర్త్రం ధర్త్రమసి అస్యంతరిక్షం అంతరిక్షం నృగంహ నృగంహ ప్రాణం ప్రాణం నృగంహ ప్రాణమితి ప్రా అలం నృగంహాపాలం అపాలం నృగంహ అపానమిత్యపా అలం నృగంహ ప్రజాతాన్ సజాతానస్మై సజాతానికి స జాతాన్ అస్మై యజమానాయ యజమానాయ పరి పర్యూహ ఊహ ధరుణం ధరుణమసి అసి దివం దివం నృగంహ నృగంహ చక్షు చక్షుర్నృగంహ నృగంహ శ్రోత్రం శ్రోత్రం నృగంహ నృగంహ సజాతాన్ సజాతానస్మై సజాతానికి సా జాతాన్ అస్మై యజమానాయ యజమానాయ పరి పర్యూహ ఊహ ధర్మ ధర్మాసి అసి దిశ దిశో నృగంహ నృగంహయోనిం యోనిం నృగంహ నృగంహ ప్రజా ప్రజాన్ నృగంహ ప్రజామితి ప్రజా నృగంహ సజాతాన్ సజాతానస్మై సజాతానికి సజాతాన్ అస్మై యజమానాయ యజమానాయ పరి పర్యూహ ఊహసిత చితస్థ స్థ ప్రజా ప్రజామస్మై ప్రజామితి ప్రజా అస్మై రయిం రయిమస్మై అస్మై సజాతాన్ సజాతానస్మై సజాతానికి సజాతాన్ అస్మై యజమానాయ యజమానాయ పరి పర్యూహ ఊహ భృగూణాం భృగూణామంగిరసాం అంగిరసాం తపసా తపసా తప్యధ్వం తప్యధ్వం యాని యాని ఘర్మే ఘర్మే కపాలాని కపాలాన్యుపచిన్వంతి ఉపచిన్వంతి వేధస ఉపచిన్వంతీత్యుపచిన్వంతి వేధసవితి వేధస ఊష్ణస్తాని తాన్యపి అపిభ్రతే వ్రత ఇంద్రవాయూ ఇంద్రవాయూవి ఇంద్రవాయూ ఇది ఇంద్ర వాయూ విముంచతాం ముంచతామితి ముంచతాం సం వపామి వపామి సం సమాప ఆపో అద్భిః అద్భిరద్మత అద్భిరిత్యతుర్భిః అద్మత సం సమోషధయః ఓషధయోరసేన రసేన సం సగుం రేవతీః రేవతీర్జగదీభిః జగదీభిర్మధుమతీః మధుమతీర్మధుమతీభిః మధుమతీరితి మధుమతీః మధుమతీభిస్సృజ్యధ్వం మధుమతీభిరితి మధుమతీభిః సృజ్యధ్వమధ్యః అధ్యః పరి అధ్యేత్యభ్యః పరి ప్రజాతాః ప్రజాతాస్థ ప్రజాతాయి ప్రజాతాః స్థతం సమద్భిః అద్భిః పృచ్ఛధ్వం అద్భిరిత్యతర్భిః పృచ్ఛధ్వం జనయత్యై జనయత్యై త్వా త్వాసం సంయౌమి యౌమ్యగ్నయే అగ్నయే త్వా త్వాగ్నేశోమాభ్యాం అగ్నేశోమాభ్యాం మఖస్య అగ్నేశోమాభ్యామిత్యగ్ని సోమాభ్యాం మఠస్య శిర శిరోసి అసి ధర్మ ధర్మోసి అసి విశ్వాయు విశ్వాయురు విశ్వాయురితి విశ్వా ఆయు ఉరు ప్రథస్వ ప్రథస్వోరు ఉరుతే తే యజ్ఞపతి యజ్ఞపతి ప్రథతాం యజ్ఞపతిరితి యజ్ఞాపతి పథతాం త్వచం త్వచం గృహీష్ గృహీష్వాంతరితం అంతరితం రక్ష అంతరితమిత్యంత ఇదం రక్షోంతరితాః అంతరితా అరాతయః అంతరితా ఇత్యంతః ఇతాః అరాతయో దేవః దేవత్వాః త్వా సవితా సవితా శ్రవయతు శ్రవయతు వరిషిష్ఠే వరిషిష్ఠే అధి అధినాకే నాకేగ్నిః అగ్నిస్తే ఏతనువం తనువం మా నాధి అతిధాక్ ధాగగ్నే అగ్నే హవ్యం హవ్యగం రక్షస్వ రక్షస్వ సం సంబ్రహ్మణ బ్రహ్మణ పృచ్ఛస్వ పృచ్ఛస్వైకతాయ ఏకతాయ స్వాహ స్వాహాద్వితాయ ద్వితాయ స్వాహా స్వాహాత్రితాయ త్రితాయ స్వాహా స్వాహేతి స్వాహా ఆదే గత ఇంద్రస్య ఇంద్రస్య బాహుః బాహురసి అసి దక్షిణ దక్షిణ సహస్రభృష్టిః సహస్రభృష్టిః శతతేజాః సహస్రభృష్టిరితి సహస్రభృష్టిః శతతేజా వాయుః శతతేజా ఇతి శతతేజాః వాయురసి అసి దిగ్మతేజాః దిగ్మతేజాః పృథివీ దిగ్మతేజా ఇతి దిగ్మతేజాః పృథివీదేవయజని దేవయజన్యోషధ్యాః దేవయజనీతి దేవయజని ఓషధ్యాస్తే ఏ మూలం మూలం మా మాహిగుంశిషం హిగుంశిషమపహతః అపహతోరరుః అపహత ఇత్యపహతః అరరుః పృథివ్యై పృథివ్యై వ్రజం వ్రజం గచ్చ గచ్చ గోస్థానం గోస్థానం వర్షతు గోస్థానమితి గోస్థానం వర్షతు తే ద్యోః ద్యోర్వధాన ప్రధానదేవ దేవ సవితః సవితః పరమస్యాం పరమస్యాం పరావతి పరావతి శతేన పరావతీతి పరావతి శతేన పాశైః పాశైర్యః యో అస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం ఎంచ చ భయం వయం విష్మః విష్మస్తం తమతః అతో మా మా మౌక్ మౌగపహతః అవహతోరరుః అపహత ఇత్యపాహతః అరరుః పృథివ్యై పృథివ్యై దేవయజన్యై దేవయజన్యై వ్రజం దేవయజన్యా ఇతి దేవయజన్యై వ్రజం గచ్చ గచ్చ గోస్థానం గోస్థానం వర్షతు గోస్థానమితి గోస్థానం వర్షతు తే తే ద్యోః ద్యోర్వధాన ప్రధానదేవ దేవ సవితః సవితః పరమస్యాం పరమస్యాం పరావతి పరావతి శతేన పరావతీతి పరావతి శతేన పాశైః పాశైర్యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం ఇంచ చ భయం భయం ద్విష్మః ద్విష్మస్తం తమతః అతో మా మా మౌక్ మౌగపహతః అపహతోరరుః అపహత ఇత్యపహతః అరరుః పృథివ్యాః పృథివ్యా అదేవయజనః అదేవయజనో వ్రజం అదేవయజన ఇత్యదేవ యజనః వ్రజం గచ్చ గచ్చ గోస్థానం గోస్థానం వర్షతు గోస్థానమితి గోస్థానం వర్షతు తే తే ద్యోః ద్యోర్వధాన వధానదేవ దేవ సవితః సవితః పరమస్యాం పరమస్యాం పరావతి పరావతి శతేన పరావతీతి పరావతి శతేన పాశైః పాశైర్యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం ఇంచ చ భయం భయం విష్మః విష్మస్తం తమతః అతో మా మా మౌక్ మౌగరరుః అరరుస్తే తే దివం ఇవం మా మాస్కాన్ స్కాన్ వసవః వసవస్త్వా త్వాపరి పరిగృహంతు గృహంతు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా రుద్రాః రుద్రాస్త్వా త్వాపరి పరిగృహంతు గృహంతు త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసాదిత్యాః ఆదిత్యాస్త్వా త్వాపరి పరిగృహంతు గృహంతు జాగతేన జాగతేన ఛందసా ఛందసా దేవస్య దేవస్య సవితుః సవితుః సవే సవే కర్మ కర్మ కృణ్వంతి కృణ్వంతి వేధసః వేధస ఋతం ఋతమసి అసి ఋతసదనం ఋతసదనమసి ఋతసదనమిత్యుతసదనం అస్తిశ్రీః ఋతశ్రీరసి ఋతశ్రీరిత్యుతశ్రీః అసిధాః ధాసి అసి స్వధా స్వధాసి స్వధేతి స్వధా అస్యుర్వీ ఉర్వీష చాసి అసి వస్వీ వస్వీష చాసి అసి పురా పురా క్రూరస్య విసృప విసృపో విలప్సిన్ విసృప ఇది విసృప విలప్సిన్ను దాదాయ విలప్సిన్నిది విలప్సిన్ ఉదాదాయ పృథివీం ఉదాదాయేత్యుత్ ఆదాయ పృథివీం జీరదాను జీరదానుర్యాం జీరదానురితి జీరదాను యామైరయన్ ఐరయన్ చంద్రమసి చంద్రమసి స్వధాభిః స్వధాభిస్తాం స్వధాభిరితి స్వధాభిః తాం ధీరాసః ధీరాసో అనుదృశ్య అనుదృశ్య యజంతే అనుదృశ్యేత్యనుదృశ్య యజంత ఇది యజంతే ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టమిది ప్రతి అష్టం రక్ష ప్రత్యుష్టా ప్రత్యుష్టా అరాతయ ప్రత్యుష్టా ఇది ప్రతి అష్టా అరాతయోర్నే అగ్నేర్వ వస్తేష్టేన తేజిష్టేన తేజసా తేజసాని నిష్టపామి తపామి గోష్ఠం గోష్ఠం మా గోష్ఠమితి గోస్థం మాని నిర్మృక్షం వృక్షం వాజినం వాజినం సపద్మసాహం సపద్మసాహపుంసం సపద్మసాహమితి సపద్మసాహం సమ్మార్జ్మి మార్జ్మి వాచం వాచం ప్రాణం ప్రాణం చక్షు ప్రాణమిది ప్రాణం చక్షుశ్రోత్రం శ్రోత్రం ప్రజా ప్రజాయోని ప్రజామితి ప్రజా యోని మాని నిర్మృక్షం వృక్షం వాజినీ వాజినీం సపత్నసాహీ సపత్నసాహీపుంసం సపత్నసాహీమితి సపత్నసాహీ సమ్మార్జ్మి మార్జ్ఞాశాసానా ఆశాసానా సోమనసం ఆశాసానేత్యాశాసానా సోమనసం ప్రజా ప్రజాం సౌభాగ్యం ప్రజామితి ప్రజా సౌభాగ్యం తనో తనోమితి తనో అగ్నేరనువ్రత అనువ్రత భూత్వా అనువ్రతేత్యనువ్రత భూత్వా సమ్మశ్యే మశ్యే సుకృతాయ సుకృతాయకం సుకృతాయేతి సుకృతాయ అమితికం సుప్రజసస్త్వా సుప్రజసైతి సుప్రజసః త్వా వయమ్ వయగుం సుపత్నీః సుపత్నీరుప సుపత్నీరితి సుపత్నీః ఉపసేదిమ సేదిమేపి సేదిమ అగ్నే సపత్నదంభనం సపత్నదంభనమదబ్ధాసః సపత్నదంభనమితి సపత్నదంభనం అదబ్ధాసో అదాభ్యం అదాభ్యమిత్యదాభ్యం ఇమం విశ్యామి శ్యామి వరుణస్య వరుణస్య పాశం పాశయ్యం యమవధ్నీత అవధ్నీత సవిత సవిత సుకేత సుకేత ఇది సుకేత ధాతుశ్చ యోనౌ యోనౌ సుకృతస్య సుకృతస్య లోకే సుకృతస్యేతి సుకృతస్య లోకే స్యోనం స్యోనం మే సహ సహ పత్యా పత్యాకరోమి కరోమీతి కరోమి సమాయుషా ఆయుషాసం సంప్రజయా ప్రజయాసం ప్రజయేతి ప్రజయా సమగ్నే అగ్నే వర్చసా వర్చసా పునః పునరితి పునః సంపత్నీ పత్నీ పత్యా పత్యాహం అహం గచ్ఛే గచ్ఛే సమ్ సమాత్మా ఆత్మా తనువా తనువా మమ మమేతి మమ మహీనాం పయః పయోసి అస్యోషధీనాం ఔషధీనాకుం రసః రసస్తస్య తస్య తే క్షీయమాణస్య అక్షీయమాణస్య నిః నిర్వపామి వపామి మహీనాం మహీనాం పయః పయోసి అస్యోషధీనాం ఔషధీనాకుం రసః రసోదబ్ధేన అదబ్ధేన త్వా చక్షుషా చక్షుషావ అవేక్షే ఈక్షే సుప్రజాస్తాయ సుప్రజాస్తాయ తేజ సుప్రజాస్తాయేతి సుప్రజాయ తేజోసి అసి తేజ తేజోను అనుప్ర ప్రేహి ఇష్యగ్ని అగ్నిస్తే తే తేజ తేజో మా వినయీత్ నైరగ్నే అగ్నేర్జిహ్వా జిహ్వాసి అసి శుభో శుభోర్దేవానా శుభోరితి శుభో దేవానా ధామ్నే ధామ్నే ధామ్నే ధామ్నే దేవేభ్య ధామ్నే ధామ్నైతి ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే యజుషే యజుషే భవ యజుషే యజుషైతి యజుషే యజుషే భవ శుక్రం శుక్రమసి అసి జ్యోతి జ్యోతిరసి అసి తేజ తేజోసి అసి దేవ దేవో వహ సవిత సవితోత్ ఉత్పునాతు పునాత్వచ్ఛిద్రేణ అచ్ఛిద్రేణ పవిత్రేణ పవిత్రేణ వసో వసో సూర్యస్య సూర్యస్య రశ్మిభిః రశ్మిభిః శుక్రం రశ్మిభిరితి రశ్మీభిః శుక్రం త్వా త్వా శుక్రాయాం శుక్రాయాం ధామ్నే ధామ్నే ధామ్నే ధామ్నే దేవేభ్యః ధామ్నే ధామ్నైతి ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే యజుషే యజుషే గృహామి యజుషే యజుషైతి యజుషే యజుషే గృహామి జ్యోతిః జ్యోతిస్త్వా త్వా జ్యోతిషి జ్యోతిష్యర్చిః అర్చిస్త్వా త్వార్చిషి అర్చిషి ధామ్నే ధామ్నే ధామ్నే ధామ్నే దేవేభ్యః ధామ్నే ధామ్నైతి ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే యజుషే యజుషే గృహామి యజుషే యజుషైతి యజుషే యజుషే గృహామీతి గృహామి కృష్ణోసి అస్యాఖరేష్ఠః ఆఖరేష్ఠోగ్నయే ఆఖరేష్ఠ ఇత్యాఖరేష్ఠః అగ్నయే త్వా త్వా స్వాహా స్వాహా వేదిః వేదిరసి అసి వరిహిషే వరిహిషే త్వా త్వా స్వాహా స్వాహా బర్హిః బర్హిరసి అసి సృభ్యః సృభ్యస్వా సృభ్యైతి సృగభ్యః త్వా స్వాహా స్వాహా దివే దివే త్వా త్వాంతరిక్షాయ అంతరిక్షాయ త్వా త్వా పృథివ్యై పృథివ్యై త్వా త్వా స్వధా స్వధా పితృభ్యః స్వధేతి స్వధా పితృభ్య ఊర్క్ పితృభ్యైతి పితృభ్యః ఊర్ధ్వ భవ బర్హిషద్భ్యః బర్హిషద్భ్య ఊర్జా బర్హిషద్భ్యైతి బర్హిషద్భ్యః ఊర్జా పృథివీం పృథివీం గచ్చత గచ్చత విష్ణోః విష్ణో స్తూపః స్తూపోసి అస్యూర్ణాం నదసం ఊర్ణాం నదసం త్వా ఊర్ణాం నదసమిత్యూర్ణాం త్వా స్తృణామి స్తృణామి స్వాసస్థం స్వాసస్థం దేవేభ్యః స్వాసస్థమితి సు ఆసస్థం దేవేభ్యో గంధర్వః గంధర్వోసి అసి విశ్వావసుః విశ్వావసుర్విశ్వస్మాత్ విశ్వావసురితి విశ్వావసుః విశ్వస్మాదీశతః ఈశతో యజమానస్య యజమానస్య పరిధిః పరిధిరిడః పరిధిరితి పరిధిః ఇడ ఈడితః ఈడిత ఇంద్రస్య ఇంద్రస్య బాహుః బాహురసి అసి దక్షిణః దక్షిణో యజమానస్య యజమానస్య పరిధిః పరిధిరిడః పరిధిరితి పరిధిః ఇడ ఈడితః ఈడితో మిత్రావరుణౌ మిత్రావరుణౌ త్వా మిత్రావరుణాది మిత్రావరుణౌ త్వోత్తరతః ఉత్తరతః పరి ఉత్తరత ఇత్యుపరతః పరిధత్తాం ధత్తాం ధ్రువేణ ధ్రువేణ ధర్మణా ధర్మణా యజమానస్య యజమానస్య పరిధిః పరిధిరిడః పరిధిరితి పరిధిః ఇడ ఈడితః ఈడితః సూర్యః సూర్యస్త్వా త్వా పురస్తాత్ పురస్తాత్ పాతు పాతు కస్యాః కస్యాశ్చిద్ చిదభిషస్యాః అభిషస్యా వీతిహోత్రం అభిషస్యా ఇత్యభిషస్యాః వీతిహోత్రం త్వా వీతిహోత్రమితి వీతిహోత్రం త్వా కవే కవే ద్యుమంతం ద్యుమంతపుంసం ద్యుమంతమితి ద్యుమంతం సమిధీమహి ధీమహ్యగ్నే అగ్నే బృహంతం బృహంతమధ్వరే అధ్వరే విశః విశో యంత్రే యంత్రే స్థః యంత్రే ఇది యంత్రే స్థో వసూనాం వసూనాం రుద్రాణాం రుద్రాణామాదిత్యానాం ఆదిత్యానాం సరసి సరసి సీద సీద జుహూః జుహోరుపభృత్ ఉపభృద్ధ్రువా ఉపభృదిత్యుపభృత్ ధ్రువాసి అసి ఘృతాచీ ఘృతాచీనాంనా ప్రియేణ ప్రియేణ నాంనా నాంనా ప్రియే ప్రియే సదసి సదసి సీద సీదైతా ఏతాసన్ అసదన్ సుకృతస్య సుకృతస్య లోకే సుకృతస్యేతి సుకృతస్య లోకే తా తా విష్ణో విష్ణో పాహి విష్ణో ఇది విష్ణో పాహి పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి యజ్ఞపతిమితి యజ్ఞపతిం పాహి మాం మాయ్యజ్ఞనియమ్ యజ్ఞనియమితి యజ్ఞనియమ్ భువనమసి అసివి ఇప్రథస్వ ప్రథస్వాగ్నే అగ్నేయష్టః యష్టరిదమ్ ఇదమ్ నమః నమ ఇతి నమః జుహ్వా ఏహి ఇహ్యగ్నిః అగ్నిస్వా ఆహ్వయతి వయతి దేవయజ్యాయై దేవయజ్యాయా ఉపభృత్ దేవయజ్యాయా ఇది దేవయజ్యాయై ఉపభృదా ఉపభృదిత్యుపభృత్ ఏహి ఇహి దేవః దేవస్త్వా త్వా సవితా సవితాహ్వయతి వయతి దేవయజ్యాయై దేవయజ్యాయా అగ్నా విష్ణో దేవయజ్యాయా ఇది దేవయజ్యాయై అగ్నా విష్ణో మా అగ్నా విష్ణో ఇత్యగ్నా విష్ణో మా వాం వామవ అవక్రమిషం క్రమిషం వి విజిహాథాం విహాథాం మా మామా మాసం సంతాప్తం తాప్తం లోకం లోకం మే మే లోకకృతౌ లోకకృతౌ కృణుతం లోకకృతావితి లోకకృతౌ కృణుతం విష్ణోః విష్ణో స్థానం స్థానమసి అసీతః ఇత ఇంద్రః ఇంద్రో అకృణోత్ అకృణోద్వీర్యాణి వీర్యాణి సమారభ్య సమారభ్యోర్ధ్వః సమారభ్యేతి సమ్ ఆరభ్య ఊర్ధ్వో అధ్వరః అధ్వరోది విస్పృశం దివిస్పృశమస్కృతః దివిస్పృశమితి దివి స్పృశం అకృతో యజ్ఞః యజ్ఞో యజ్ఞపతేః యజ్ఞపతేరింద్రావాన్ యజ్ఞపతేరితి యజ్ఞపతేః ఇంద్రావాన్ స్వాహా ఇంద్రావానితీంద్రావాన్ స్వాహా బృహద్ బృహద్భాః భాః పాహి పాహి మా మాగ్నే అగ్నే దుశ్చరితాత్ దుశ్చరితాదా దుశ్చరితాది పితుః చరితాత్ ఆమా మా సుచరితే సుచరితే భజ సుచరితైతి సుచరితే భజమఖస్య మఖస్య శిరః శిరోసి అసిసం సంజ్యోతిషా జ్యోతిషా జ్యోతిః జ్యోతిరంగాం అంగామిత్యంగాం వాజస్య మా ప్రసవేన ప్రసవేనోద్గ్రాభేణ ప్రసవేనేతి ప్రసవేన ఉద్గ్రాభేణోత్ ఉద్గ్రాభేణేత్యుద్గ్రాభేణ ఉదగ్రభీత్ అగ్రభీరిత్యగ్రభీత్ అథ సపత్నాన్ సపత్నాగుం ఇంద్రః ఇంద్రో మే మే నిగ్రాభేణ నిగ్రాభేణాధరాన్ నిగ్రాభేణేతి నిగ్రాభేణ అధరాగుం అఖ అఖరిత్యకః ఉద్గ్రాభం చ ఉద్గ్రాభమిత్యుద్గ్రాభం చ నిగ్రాభం నిగ్రాభం చ నిగ్రాభమితి నిగ్రాభం చ బ్రహ్మ బ్రహ్మదేవాః దేవా అవీవృధన్ అవీవృధన్నిత్యవీవృధన్ అథ సపత్నాన్ సపత్నానింద్రాగ్నీ ఇంద్రాగ్నీ మే ఇంద్రాగ్నీ ఇది ఇంద్ర అగ్నీ మే విశూచీనాన్ శుచీనాశ్యతమిత్యశ్యతసుభ్యస్వా వసుభ్యైతి వసుభ్యుద్రేభ్య రుద్రేభ్యవాదిత్యేభ్య ఆదిత్యేభ్యవాస్తం అర్తకం విహాణా విహాణా వియంతో వియంతో వయ వయ ఇది వయ ప్రజాయోని ప్రజామితి ప్రజా యోని మాని నిర్మృక్షం వృక్షమా ఆప్యాయంతామాప ఆపవోషధయ ఓషధయో మరుతాం మరుతాం వృషదయ వృషదయస్థ స్థదివం ఇవం గచ్చ గచ్చతత తతో నః మా వృష్టిం వృష్టిమా ఏలయ ఈలయేతీరయ ఆయుష్పా అగ్నే ఆయుష్పా ఇత్యాయుహోక్వా అగ్నేసి అస్యాయుః ఆయుర్మే మే పాహి పాహి చక్షుష్పాః చక్షుష్పా అగ్నే చక్షుష్పా ఇది చక్షుహోక్వాః అగ్నేసి అసి చక్షుః చక్షుర్మే మే పాహి పాహి ధ్రువా ధ్రువాసి అసియం యం పరిధిం పరిధిం పర్యధత్తాః పరిధిమితి పరిధిం పర్యధత్తా అగ్నే పర్యధత్తా ఇది పరి అధత్తాః అగ్నేరేవ దేవ పణిభిః పణిభిర్వీయమానః పణిభిరితి పణిభిః వీయమాన ఇది వీయమానః తంతే తయేతం ఏతమను అనుజోషం జోషం భరామి భరామిన నేత్ ఇదేషవచేతయాతై అపచేతయాతై యజ్ఞస్య అపచేతయాతా ఇత్యపచేతయాతై యజ్ఞస్య పాథః పాథ ఉప ఉపసం సమితం ఇతకం సర్గస్రావభాగాః సర్గస్రావభాగాస్థ సర్గస్రావభాగా ఇది సర్గస్రావభాగాః హేషాః ఇషా బృహంతః బృహంతః ప్రస్తరేష్ఠాః ప్రస్తరేష్ఠా బర్హిషదః ప్రస్తరేష్ఠా ఇది ప్రస్తరేష్ఠాః బర్హిషదశ్చ బర్హిషద ఇది బర్హిషదః సదేవాః దేవామిమాం ఇమాం వాచం వాచమభి అభివిశ్వే విశ్వే గృణంతః గృణంత ఆసద్య ఆసద్యాస్మిన్ ఆసద్యేత్యాసద్య అస్మిన్ బర్హిషి బర్హిషి మాలయధ్వం మాలయధ్వమగ్నే అగ్నేర్వా వామపన్నగృహస్య అపన్నగృహస్య సదసి అపన్నగృహస్యేత్యపన్నగృహస్య సదసి సాదయామి సాదయామి సున్నాయ సున్నాయ సుమ్నిని సుమ్నిని సుమ్నే సుమ్నిని ఇది సుమ్నిని సుమ్నే మా మా ధత్తం ధత్తం ధ్రువి ధ్రువి ధుర్యౌ ధుర్యౌ పాతం పాతమగ్నే అగ్నే దగ్ధాయో అదగ్ధాయో శీతతమో అదగ్ధాయో ఇత్యదగ్ధా ఆయో అశీతతమో పాహి అశీతతమో ఇత్యశీతతమో పాహి మాద్య అద్య దివ దివ పాహి పాహి ప్రసిత్యై ప్రసిత్యై పాహి ప్రసిత్యా ఇది ప్రసిత్యై పాహి దురిష్ట్యై దురిష్ట్యై పాహి దురిష్ట్యా ఇది దుహో ఇష్ట్యై పాహి దురద్మన్యై దురద్మన్యై పాహి దురద్మన్యా ఇది దుహో అద్మన్యై పాహి దుశ్చరితాత్ దుశ్చరితాదవిషం దుశ్చరితాదితి దుహో చరితాత్ అవిషన్నః నః పితుం పితుం కృణు కృణు సుషదా సుషదా యోనిం సుషదేతి సుసదా యోనిభ్యు స్వాహా స్వాహా దేవాః దేవా ఘాతువిదః ఘాతువిదో ఘాతుం ఘాతువిద ఇది ఘాతువిదః ఘాతుం విత్వా విత్వా ఘాతుం ఘాతుమిత ఇక మనసః మనసస్పతే పత ఇమం ఇమన్నః నో దేవ దేవదేవేషు దేవేషు యజ్ఞం యజ్ఞగ్గు స్వాహా స్వాహా వాచి వాచి స్వాహా స్వాహా వాతే వాతే ధా ధా ఇది ధా ఉభావాం వామింద్రాగ్నీ ఇంద్రాగ్నీ ఆహువద్భ్యై ఇంద్రాగ్నీ ఇది ఇంద్ర అగ్నీ ఆహువద్భ్యా ఉభా రాధస రాధస సహ సహ మాదయద్భ్యై మాదయద్భ్యా ఇది మాదయద్భ్యై ఉభా దాతారౌ దాతారా విషాం విషాఘం వజీణాం వజీణాముభా ఉభా వాజస్య వాజస్య సాతగే సాతగే హువే హువే వాం వామితి వాం అశ్రవణం హి భూరిదావత్తరా భూరిదావత్తరా వాం భూరిదావత్తరేతి భూరిదావత్తరా వాం విజామాతు విజామాతురుత విజామాతురిజామాతు ఉత వాధ ఘా శ్యాలాద్ శ్యాలాది శ్యాలాద్ అథ సోమస్ సోమస్ ప్రయతి ప్రయతీ యువభ్యా ప్రయతీతి ప్రయతీ యువభ్యామింద్రాగ్నీ యువభ్యామిది యువాభ్యా ఇంద్రాగ్నీస్తోమ్ ఇంద్రాగ్నీ ఇదీంద్ర అగ్ని స్తోమం జనయామి జనయామి నవ్యం ఇంద్రాది నవ్యం ఇంద్రాగ్నీ నవతిం ఇంద్రాగ్నీ ఇదీంద్ర అగ్ని నవతిం పురః పురో దాసపత్నీ దాసపత్నీరధూనుతం దాసపత్నీరితి దాసపత్నీ అధూనుతమిత్యధూనుతం సాకమేకేన ఏకేన కర్మణా కర్మణేతి కర్మణా శుచిన్ను నుస్తోమం స్తోమం నవజాతం నవజాతమద్య నవజాతమితి నవజాతం అద్యేంద్రాగ్ని ఇంద్రాగ్నివృత్రహణ ఇంద్రాగ్నీంద్ర అగ్ని వృత్రహణా విషేథా వృత్రహణేతి వృత్రహణా విషేథామితి దుషేథా ఉభాహి శివా వాగుం సుహవా సుహవా జోహవీమి సుహవేది సుహవా జోహవీమిత తావాజం వాజగం సద్య సద్యవుషతే ఉషతే జ్యేష్ఠా జ్యేష్ఠేతి జ్యేష్ఠా వయమో ఉత్వా పాపథ పథస్పతే పతే రథం రథం నవాజసాతయే వాజసాతయైతి వాజ సాతయే ధియే పూషన్ పూషన్న యుజ్మహి అయుజ్మహీంత్యయుజ్మహి పథస్పథ పరిపతిం పథస్పథ ఇతి పథ పథ పరిపతిం వచస్యా పరిపతిమితి పరిపతి వచస్యా కామేన కామేన కృత కృతో అభి అభ్యానర్ ఆనరర్కం అర్కమిత్యర్కం సనః నో రాసత్ రాసచ్చురుధ శురుధశ్చంద్రాగ్రాహ చంద్రాగ్రాధియం ధియం చంద్రాగ్రా ఇది చంద్ర అగ్రాహ ధియం ధియగం ధీషదాపి ధియం ధియమితి ధియం ధియం ఏషధాతి ప్రపూషా పూషేతి పూషా క్షేత్రస్ పతినా పతినా వయమ్ వయమ్ హితేన హితేనేవ ఇవ జయామసి జయామసీతి జయామసి నామశ్వం అశ్వం పోషయిత్నో పోషయిత్నా ఆసహ స్వనః స్వో మృడాతి మృడాతీదృశే ఈదృశైతీదృశే క్షేత్రస్ పతే పతే మధుమంతం మధుమంతమూర్మిం మధుమంతమితి మధుమంతం ఊర్మిన్ ధేను ధేనురివ ఇవ పయ పయో అస్మాసు అస్మాసు ధుక్ష్వ ధుక్ష్వేతి ధుక్ష్వ మధుశ్యుతం ఘృతం మధుశ్యుతమితి మధుశ్యుతం ఘృతమివ ఇవ సుపూతం సుపూతమృత సుపూతమితి సుపూతం ఘృతస్ నః నః పతయ పతయో మృడయంతో మృడయంతి మృడయంతో అగ్నేనయ అయ సుపథా సుపథా రాజే సుపథేతి సుపథా రాజే అస్మాన్ అస్మాన్ విశ్వాని విశ్వాని దేవ దేవ వయునాని వయునాని విద్వాన్ విద్వానితి విద్వాన్ యోధ్యస్మద్ అస్మజ్జుహురాణం జుహురాణమేన ఏనో భూయిష్టాం భూయిష్టాంగే తే నమ ఉక్తిం నమ ఉక్తిం విధేన నమ ఉక్తిమితి నమ ఉక్తి విధేమేతి విధేమ ఆ దేవానా దేవానామపి అపిబంధా బంధామగన్మ అగన్మయత్ యక్నవామ శక్నవామతత్ తదను అను ప్రవోఢు ప్రవోఢుమిది ప్రవోఢు అగ్నిర్విద్వాన్ విద్వాన్ సహ సయజాత్సేత్ ఇదో హోతా హోతా సహ సోమధ్వరాన్ అధ్వరాన్ సహ సహతూన్ ఋతూన్ కల్పయాతి కల్పయాతీతి కల్పయాతి యద్వాహిష్టం వాహిష్టం తత్ తదగ్నయే అగ్నయే బృహత్ బృహదర్చ అర్చ విభావసో విభావసో ఇది విభావసో మహిషీవ ఇవ త్వద్రయి రయిస్త్వద్వాజా వాజా ఉత్ ఉదీరతే ఈరత ఇతీరతే అగ్నే త్వం త్వం పారయ పారయా నభ్య నభ్యో అస్మాన్ అస్మాన్ స్వస్తిభిః స్వస్తిభిరతి స్వస్తిభిరితి స్వస్తిభిః అతి దుర్గాణి దుర్గాణి విశ్వా దుర్గాణీతి దుహోగాని విశ్వేతి విశ్వా పూశ్చ చ పృథ్వీ పృథ్వీ బహుళా బహుళాన నవుర్వీ ఉర్వీ భవ భవా తోకాయ తోకాయ తనయాయ తనయాయ శం సంయో యోరితి యో తమగ్నే అగ్నే వ్రతపా వ్రతపా అసి వ్రతపా ఇది వ్రతపా అసి దేవ దేవ ఆమర్త్యేషు మర్త్యేష్వా ఏత్యా పైయజ్ఞేషు యజ్ఞేష్ీద్య ఈద్య ఇతీద్య యద్వః ఓమయం వయం ప్రమినామ ప్రమినామ వ్రతాని ప్రమినామేతి ప్రమినామ వ్రతాని విదుషా విదుషాం దేవా దేవా అవిదుష్టరాస అవిదుష్టరాస ఇత్యవిదుహోత్తరాస అగ్నిష్టద్ తద్విశ్వం విశ్వమా ఆవృణాతి వృణాతి విద్వాన్ విద్వాన్ ఏభిః ఏభిర్దేవాన్ దేవాగం ఋతుభిః ఋతుభిః కల్పయాతి ఋతుభిరిత్రితుభిః కల్పయాతీతి కల్పయాతి. కృష్ణయజుర్వేదే క్రమపాఠే ప్రథమకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః. ఓం.